74 ఇంద్రియం ద్వారా జ్ఞానం కలిగే విధానం చిత్తవృత్తి. ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్పిన విషయాలు అర్థం కావటం కోసం కొంచెం అధికంగా వివరణ చెయ్యాలి. మానవుడు ఒక వస్తువును చూస్తున్నప్పుడు ఇంద్రియాల ద్వారా ఆ జ్ఞానం వాడికి ఎలా కలుగుతోంది అనే అంశంపై వేదాంత శాస్త్రంలో చాలా పరిశోధన చేశారు. వివరాల జోలికి పోకుండా సారాంశం చెప్పుకోవాలంటే ఆ సిద్ధాంత సారం ఇలా ఉంది. మనస్సన్నా అంతఃకరణం అన్నా ఒకటే, దానికి సొంత ఆకారమంటూ ఏమీ ఉండదు. ఈ అంతఃకరణం యొక్క స్వభావం తైజసం, అంటే అది సూర్యకిరణంలాగా అతి స్వచ్ఛమైన ప్రసరణశీలమైన తేజోమయ ద్రవ్యం. అందువల్ల అది శరీరంలోని పంచేంద్రియాలనే తూముల ద్వారా నిరంతరము బయటకు ప్రసరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వేరే ప్రతిబంధకమేదీ లేకపోతే బయటకు ప్రసరించి ఆ ఇంద్రియానికి సంబంధించిన విషయాన్ని ఆక్రమిస్తుంది. ఉదాహరణకు కన్ను తీసుకుందాం. కన్నుకు సంబంధించిన విషయం రూపం. ఒక పెద్ద చెరువును, దాని క్రింద కొంచెం పల్లంగా ఉన్న స్థలంలో పొలాలను ఊహించండి. చెరువు యొక్క తూముకు ఉన్న బెరడాను తీసేస్తే నీరు ఒక్కసారిగా బయటకు వచ్చి ప్రక్కన ఉన్న పొలంలోకి పారి దాన్ని నింపివేస్తుంది. ఆ పొలం చతుష్కోణాకారంగా ఉంటే ఈ నీరు కూడా చతుష్కోణాకారంగానే తయారవుతుంది. పొలం త్రికోణాకారంగా ఉంటే ఈ నీరు కూడా త్రికోణాకారంగానే ఉంటుంది. ఇదే విధంగా లోపలి అంతఃకరణమే చెరువు అనుకోండి, కళ్ళు తూములనుకోండి, రెప్పలు బెరడాలు అనుకోండి. రెప్పలను తొలగించగానే లోపలి అంతఃకరణం బయటకు ప్రవేశించి ఎదురుగా ఏది ఉంటే ఆ విషయం దాకా ప్రయాణం చేసే ఆ విషయానికి ఎలాంటి ఆకారం ఉంటే అలాంటి ఆకారాన్నే ఇది కూడా పొందుతుంది. ఎదురుగుండా చెట్టు ఉందనుకుందాం. కళ్లలో నుంచి ప్రసరించిన అంతఃకరణం చెట్టు దాకా ప్రయాణం చేసి చెరువులోని నీరు పొలంలో పడ్డట్టుగా చెట్టుమీద పడి చెట్టుకు ఏ ఆకారం ఉంటే అట్టి ఆకారాన్నే తను కూడా పొందుతుంది. అప్పుడు ఆ జీవికి నేను చెట్టును చూస్తున్నాను అనే జ్ఞానం కలుగుతుంది. అలాగే చెవి అనే తూము ద్వారా అంతఃకరణం బయటకు ప్రసరించినప్పుడు దూరంలో ఒక గంట మ్రోగుతోంది అనుకుందాం. అప్పుడు చెవి ద్వారా బయటకు వచ్చిన అంతఃకరణం గంట శబ్దం ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న శబ్దానికి ఏ ఆకారం ఉందో అట్టి ఆకారాన్ని పొందుతుంది. ఇలాగే ఆయా ఇంద్రియాల ద్వారా అంతఃకరణం బయటకు ప్రసరించి ఆయా విషయాలు ఉన్న స్థలానికి వెళ్ళి ఆయా విషయాల యొక్క ఆకారం వంటి ఆకారాన్ని పొందుతూ ఉంటాయి. ఇలా అంతఃకరణం ఇంద్రియాల ద్వారా బయటకు ప్రసరించి ఆయా విషయాల యొక్క ఆకారంగా పరిణామం పొందినప్పుడు అట్టి పరిణామాన్ని అంతఃకరణ వృత్తి అంటారు. దీనినే తేలిక భాషలో చెప్పాలంటే ఒక విషయం గురించి మనస్సులో వచ్చిన ఆలోచన పేరే వృత్తి లేక చిత్తవృత్తి లేక అంతఃకరణ వృత్తి